14. కర్పూర వీటి సౌరభ్య కల్లోలితక కుప్తట సం భా కర్పూర వీటి సౌరభ్య కల్లోలితక కుపట కర్పూరేక్తాశ్చ తాహ వీటేశ్చ తాంబులక బలాని తాసాం శంకర. 12-8 వరకు 57-58 శంకర గ్రంథకత్నావళి. సౌరభ్యం సౌగంధ్యం తయః కల్లోలితాని అసకృత్పరిమళితాని ద్రీకుభాం దిశాం తటాని ప్రదేశాః యస్యాః సా ముఖవాసిత పరిమళేన జగన్మాత్రం సురభీకృత తమ్మితి స్వరూపాతిశయోక్తి అస్మిన్నాని వ్యజ్యతే. మహారాజ భోగవతిత్యర్థ ఓం కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుపటాయే నమః తాంబూల ఆం వి. శ్రీమద్రాజరాజేశ్వరి ముఖము రాగరంజితమైయుండును. ఆ తాంబూలక బళములు పచ్చ కప్పురపు పలుకులతో నిండియున్నవి. అట్టి తాంబూల కబళముల చేత దిశంచల ప్రదేశములు నిరంతరము సుగంధ వాసితములుగా నొసెచ్చబడుచుండును. దేవి యొక్క తాంబూల పూరిత ముఖసుగంధము చేత సమస్త ప్రపంచము సురభిళముగా జయబడుచున్నదని స్వరూపాతిశయుక్తిగా నీట వర్ణితము. ఆమె యొక్క సౌగంధ్యము చేతి తాంబూలమునకు పరిమళమబ్బుచున్నదని భాసము. ఏలన ఈ చరాచర సృష్టిలో తద్భిన్నమైన పదార్థమనున్నది ఏదీ లేదు. కర్పూర వీటి పరిమళము సైత తము దేవిముఖ చర్వణము వలననే కలిగినదిగాని మరడు కాదు. కావున భక్తులు కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తబాయినుచు ఆ దేని యొక్క మహిమాతిశయిత్వ సంకీర్తనము చేయుదురు. శ్లో కలిదోషహర కంజలోచన కమవిగ్రహ కర్మాదిశాని కారేత్రి కర్మఫలప్రద